సంత్వా సించామి సించామీరుషా ఇరుషా ప్రజా ప్రజామాయు ప్రజామితి ప్రాజా ఆయుర్ధనం ధనం చేతి బృహస్పతి ప్రసూతో యజమాన బృహస్పతి ప్రసూత ఇది బృహస్పతి ప్రసూత యజమాన ఇహ ఇహ మారిషత్ దిశదితి విశత్ ఆజ్యమసి అసి సత్యం సత్యమసి అసి సత్యస్య సత్యస్యాధ్యక్షం అధ్యక్షమసి అధ్యక్షమిత్యధి అక్షం అసి హవి హవిరసి అసి వైశ్వానరం వైశ్వానరం వైశ్వదేవం వైశ్వదేవముత్పూతసూక్ష్మం వైశ్వదేవమితి వైశ్వదేవం ఉత్పూతసూక్ష్మకం సత్యౌజాః ఉత్పూతసూక్ష్మమిత్యుత్పూతసూక్ష్మం సత్యౌజా సహ సత్యౌజా ఇది సత్యౌజాః సహోసి అసి సహమానం సహమానమసి అసి సహస్వ సహస్వారాతీః అరాతీః సహస్వ సహస్వారాతీయతః అరాతీయతః సహస్వ సహస్వవృతనాః వృతనాః సహస్వ సహస్వృతన్యతః పృతన్యత ఇది పృతన్యతః సహస్రవీర్యమసి సహస్రవీర్యమితి సహస్రవీర్యం అసి తత్ తన్మా మా జిన్వ జిన్వాజ్యస్య ఆజ్యస్యాజ్యం ఆజ్యమసి అసి సత్యస్య సత్యస్య సత్యం సత్యమసి అసి సత్యాయుః సత్యాయురసి సత్యాయురితి సత్యాయుః అసి సత్యశుష్మం సత్యశుష్మమసి సత్యశుష్మమితి సత్యాశుష్మం అసి సత్యేన సత్యేన త్వా త్వాభి అభిధారయామి ధారయామి తస్య తస్య తే తే భక్షీయ భక్షీయ పంచానాం పంచానాం త్వా త్వా వాతానాం వాతానాం యంత్రాయ యంత్రాయ ధర్త్రాయ ధర్త్రాయ గృహ్ణామి గృహ్ణామి పంచానాం పంచానాం త్వా ర్తూనాం ఋతూనాయంత్రాయ యంత్రాయ ధర్త్రాయ ధర్త్రాయ గృహ్ణామి గృహ్ణామి పంచానాం పంచానాం త్వా దిశాం దిశాయంత్రాయ యంత్రాయ ధర్త్రాయ ధర్త్రాయ గృహ్ణామి గృహ్ణామి పంచానాం పంచానాం త్వా పంచజనానాం పంచజనానాయంత్రాయ పంచజనానామితి పంచజనానాం యంత్రాయ ధర్త్రాయ ధర్త్రాయ గృహ్ణామి గృహ్ణామి చరోః చరోస్త్వా త్వా పంచబిలస్య పంచబిలస్య యంత్రాయ పంచబిలస్యేతి పంచబిలస్య యంత్రాయ ధర్త్రాయ ధర్త్రాయ గృహ్ణామి గృహ్ణామి బ్రహ్మణః బ్రహ్మణస్త్వా త్వా తేజసే తేజసే యంత్రాయ యంత్రాయ ధర్త్రాయ ధర్త్రాయ గృహ్ణామి గృహ్ణామి క్షత్రస్య క్షత్రస్య త్వా ఓజసే ఓజసే యంత్రాయ యంత్రాయ ధర్త్రాయ ధర్త్రాయ గృహ్ణామి గృహ్ణామి విషే విషే త్వాయంత్రాయ యంత్రాయ ధర్త్రాయ ధర్త్రాయ గృహ్ణామి గృహ్ణామి సువీర్యాయ సువీర్యాయ త్వా సువీర్యాయేతి సువీర్యాయ త్వా గృహ్ణామి గృహ్ణామి సుప్రజాస్త్వాయ సుప్రజాస్త్వాయ త్వా సుప్రజాస్త్వాయేతి సుప్రజాః త్వాయ త్వా గృహ్ణామి గృహ్ణామి రాయః రాయస్పోషాయ పోషాయ త్వా త్వా గృహ్ణామి గృహ్ణామి బ్రహ్మవర్చసాయ బ్రహ్మవర్చసాయ త్వా బ్రహ్మవర్చసాయేతి బ్రహ్మవర్చసాయ త్వా గృహ్ణామి గృహ్ణామి భోః భోరస్మాకం అస్మాకం హవిః హవిర్దేవానా దేవానామాశిషః ఆశిషో యజమానస్య ఆశిష ఇత్యాశిషః యజమానస్య దేవానాం దేవానాం త్వా దేవతాభ్యః దేవతాభ్యో గృహ్ణామి గృహ్ణామి కామాయ కామాయ త్వా గృహ్ణామి గృహ్ణామీతి గృహ్ణామి ధ్రువోసి అసి ధ్రువ ధ్రువోహం అహగుం సజాతేషు సజాతేషు భూయాసం సజాతేష్విది సా జాతేషు భూయాసం ధీర ధీరశ్చేత్త చేత్త వసువిద్ వసువి ఉగ్రహ వసువిది వసువిద్ ఉగ్రోసి అస్యుగ్రహ ఉగ్రోహం అహగుం సజాతేషు సజాతేషు భూయాసం సజాతేష్విది సా జాతేషు భూయాసముగ్రహ ఉగ్రశ్చేత్త చేత్త వసువిద్ వసువిదభిభూః వసువిదితి వసువిద్ అభిభూరసి అభిభూరిత్యభిభూః అస్యభిభూః అభిభూరహం అభిభూరిత్యభిభూః అహగుం సజాతేషు సజాతేషు భూయాసం సజాతేష్విది సా జాతేషు భూయాసమభిభూః అభిభూశ్చేత్త అభిభూరిత్యభిభూః చేత్త వసువిద్ వసువిద్యునజ్మి వసువిదితి వసువిత్ యునజ్మి త్వా బ్రహ్మణా బ్రహ్మణా దైవ్యేన దైవ్యేన హవ్యాయ హవ్యాయ అస్మై అస్మై వోఢవే వోఢవే జాతవేద జాతవేద ఇది జాతవేద ఇంధానాస్త్రా పాసు ప్రజస సుప్రజస సువీరా సుప్రజస ఇది సో ప్రజస సువీరాజ్యోర్ సువీరా ఇది సో వీరా ఆహ జ్యోగ్జీవేమ జీవేమ బలిహృత బలిహృతో వయమ్ బలిహృత ఇది బలిహృత వయమ్ తే తైరి తన్మే మే అగ్నే అగ్నే అస్య యజ్ఞస్య యజ్ఞస్య విష్యాత్ విష్యాద్యత్ యద్వా వా స్కందాత్ స్కందాదాజ్యస్య ఆజ్యస్యోత ఉత విష్ణో విష్ణో ఇది విష్ణో తేన హన్మి హన్మి సపత్నం సపత్నం దుర్మరాయుం దుర్మరాయుమా దుర్మరాయుమితి దుహో మరాయుం ఐనం ఏనం దధామి దధామి నిరృత్యా నిరృత్యా ఉపస్థే నిరృత్యా నిరృత్యా ఉపస్థ ఇత్యుపాస్థే భూర్భువ భువః సువ సువరుచ్ఛుష్మ ఉచ్ఛుష్మో అగ్నే ఉచ్ఛుష్మ ఇత్యుషుష్మ అగ్నే యజమానాయ యజమానాయైధి ఏధి నిషుష్మ నిషుష్మో అభిదాసతే నిషుష్మ ఇది నిషుష్మ అభిదాసత ఇత్యభిదాసతే అగ్నే దేవేర్ధ దేవేర్ధ మన్విద్ధ దేవేర్ధేతి దేవ ఇద్ధ మన్విద్ధ మంద్రజిహ్వ మన్విద్ధేతి మనో ఇద్ధ మంద్రజిహ్వామర్త్యస్య మంద్రజిహ్వేతి మంద్రజిహ్వ అమర్త్యస్య తే హోత హోతర్మూర్ధన్ మూర్ధన్నా ఆదిఘర్మి దిఘర్మి రాజ రాజస్కోషాయ కోషాయ సుప్రజాస్వాయ సుప్రజాస్వాయ సువీర్యాయ సుప్రజాస్వాయేతి సుప్రజాత్వాయ సువీర్యాయ మన సువీర్యాయేతి సువీర్యాయ మనోసి అసి ప్రజాపత్యం ప్రజాపత్యం మనసా ప్రజాపత్యమిది ప్రజాపత్యం మనసా మా భూతేన భూతేనా ఆవిష విషవాగ్ వాగసి అస్యైంద్రీ ఐంద్రీ సపద్మక్షయణీ సపద్మక్షయణీ వాచా సపద్మక్షయణేతి సపద్మక్షయణీ వాచా మా మేంద్రియేణ ఇంద్రియేణా ఆవిష విష వసంతం వసంత ఋతూనాం ఋతూనాం ప్రీణామి ప్రీణామి సహ సమా మా ప్రీత ప్రీతః ప్రీణాతు ప్రీణాతు గ్రీష్మం గ్రీష్మమృతూనాం ఋతూనాం ప్రీణామి ప్రీణామి సహ సమా మా ప్రీత ప్రీతః ప్రీణాతు ప్రీణాతు వర్షా వర్షా ఋతూనాం ఋతూనాం ప్రీణామి ప్రీణామి తామా మా ప్రీత ప్రీతాః ప్రీణంతు ప్రీణంతు శరదం శరదమృతూనాం ఋతూనాం ప్రీణామి ప్రీణామి సా మా ప్రీత ప్రీత ప్రీణాతు ప్రీణాతు హేమంత శిశిరౌ హేమంత శిశిరావృతూనాం హేమంత శిశిరావితి హేమంత శిశిరౌ ఋతూనాం ప్రీణామి ప్రీణామి తౌ తౌ మా ప్రీతౌ ప్రీతౌ ప్రీణీతాం ప్రీణీతామగ్నిశోమయోః అగ్నిశోమయోరహం అగ్నిశోమయోరిత్యగ్నిశోమయోః అహం దేవయజ్జయా దేవయజ్జయా చక్షుష్మాన్ దేవయజ్జయేతి దేవయజ్జయా చక్షుష్మాన్ భూయాసం భూయాసమగ్నేః అగ్నేరహం అహం దేవయజ్జయా దేవయజ్జయా అన్నాదః దేవయజ్జయేతి దేవయజ్జయా అన్నాదో భూయాసం అన్నాద ఇత్యన్నాదః భూయాసం దబ్ధిః దబ్ధిరసి అస్య దబ్ధః అదబ్ధో భూయాసం భూయాసమం అమం దభేయం దభేయమగ్నిశోమయోః అగ్నిశోమయోరహం అగ్నిశోమయోరిత్యగ్నిశోమయోః అహం దేవయజ్జయా దేవయజ్జయా వృత్రః దేవయజ్జయేతి దేవయజ్జయా వృత్రః భూయాసం భూయాసేతి వృత్రః భూయాసమింద్రాగ్నియోః ఇంద్రాగ్నియోరహం ఇంద్రాగ్నియోరితి ఇంద్రాగ్నియోః అహం దేవయజ్జయా దేవయజ్జయేంద్రియావి దేవయజ్జయేతి దేవయజ్జయా ఇంద్రియావ్యన్నాదః అన్నాదో భూయాసం అన్నాద ఇత్యన్నాదః భూయాసమింద్రస్య ఇంద్రస్యాహం అహం దేవయజ్జయా దేవయజ్జయేంద్రియావి దేవయజ్జయేతి దేవయజ్జయా ఇంద్రియావి భూయాసం భూయాసం మహేంద్రస్య మహేంద్రస్యాహం మహేంద్రస్యేతి మహా ఇంద్రస్య అహం దేవయజ్జయా దేవయజ్జయా జయమానం దేవయజ్జయేతి దేవయజ్జయా జయమానం మహిమానం మహిమానం గమేయం గమేయమగ్నేః అగ్నేస్విష్టకృతః సృష్టకృతోహం సృష్టకృత ఇది సృష్టకృత అహం దేవయజ్జయాయుష్మాన్ దేవయజ్జయేతి దేవయజ్జయా ఆయుష్మాన్ యజ్ఞేన యజ్ఞేన ప్రతిష్టా ప్రతిష్టాం గమేయం ప్రతిష్టామిది ప్రతిష్టా గమేయమిది గమేయం అగ్నిర్ మా దురిష్టాత్ దురిష్టాద్వాదో దురిష్టాదిదుహో ఇష్టాత్ పాదు సవిత సవితాఘషగుంసాత్ అఘషగుంసాద్య అఘషగుంసాదిత్యఘాషగుంసాత్ యో మే మేంతి అంతి దూరే దూరే రాతీయతి రాతీయతి తమ్ తమేతేన ఏతేన జేషం జేషం సురూపవర్షవర్ణే సురూపవర్షవర్ణ ఆ సురూపవర్షవర్ణ ఇది సురూపవర్షవర్ణే ఏహి ఇహీమాన్ ఇమాన్ భద్రాన్ భద్రాన్ దుర్యాన్ దుర్యాగుం అభి అభ్యా ఏహి ఇహిమాం మామనువ్రత అనువ్రతాని అనువ్రతేనువ్రత న్యో ఉశీరషాణి శీరషాణి వృద్ధం వృద్ధమిడే ఇదా ఏహి ఇహ్యదితే అదిదా ఏహి ఇహి సరస్వతి సరస్వత్యా ఏహి ఇహి రంతి రంతిరసి అసి రమతి రమతిరసి అసి సూనరీ సూనర్యసి అసి జుష్టే జుష్టే జుష్టిం జుష్టిం తే తేశీయ అశీయోపహూతే ఉపహూత ఉపహవం ఉపహూత ఇత్యుపాహూతే ఉపహవం తే ఉపహవమిత్యుపాహవం తేశీయ అశీయసా సా మే మే సత్యా సత్యాశీ ఆశీరస్య ఆశీరిత్యాశీ అస్య యజ్ఞస్య యజ్ఞస్య భూయాద్ భూయాదరేణత అరేణత మనసా మనసా తచ్చకేయం శకేయం యజ్ఞ యజ్ఞో దివం దివగం రోహతు రోహతు యజ్ఞ యజ్ఞో దివం దివం గచ్చతు గచ్చతు యః యో దేవయాన దేవయాన పంథాః దేవయాన ఇతి దేవయాన పంథాస్తేన తేన యజ్ఞ యజ్ఞో దేవాన్ దేవాగుం అపి అప్యేదో ఏత్వస్మాసు అస్మాస్వింద్ర ఇంద్ర ఇంద్రియం ఇంద్రియం దధాతు దాద్వస్మాన్ అస్మాన్ రాయ రాయ ఉత ఉత యజ్ఞా యజ్ఞా సజంతాం సజంతామస్మాసు అస్మాసు సంతు సంద్వాశిష ఆశిష ఆశిష ఇత్యాశిష సా నః ప్రియా ప్రియా సుప్రదోర్తి సుప్రదోర్తిర్మఘోనీ సుప్రదోర్తిరితి సుప్రదోర్తి మఘోనీ జుష్టి జుష్టిరసి అసి తుషస్వ తుషస్వన నో జుష్టా జుష్టాన నోసి అసి జుష్టిం జుష్టిం తే తే గమేయం గమేయం మన మనో జ్యోతి జ్యోతిర్జుషతాం విషదామాజ్యం ఆజ్యం విచ్ఛిన్నం విచ్ఛిన్నం యజ్ఞం విచ్ఛిన్నమిది విచ్ఛిన్నం యజ్ఞగుంసం సమిమం ఇమం దధాతు దధాద్విది దధాతు బృహస్పతిస్తనతాం తనతామిమం ఇమం నః నో విశ్వే విశ్వే దేవాః దేవా ఇహ ఇహ మాదయంతాం మాదయంతామిది మాదయంతాం బ్రహ్మ బిన్వస్వ బిన్వస్వ దదతః దదతో మే మే మాక్షాయి క్షాయి కుర్వతః కుర్వతో మే మే మా మోప ఉపదసత్ దసత్ ప్రజాపతే ప్రజాపతేర్భాగ ప్రజాపతేరి ప్రజాపతే భాగోసి అస్యోర్జస్వాన్ ఊర్జస్వాన్ పయస్వాన్ అయస్వాన్ ప్రాణపానౌ ప్రాణపానౌ మే ప్రాణపానావిరి ప్రాణ అపానౌ మే పాహి పాహి సమానవ్యానౌ సమానవ్యానౌ మే సమానవ్యానావిది సమానవ్యానౌ మే పాహి ఆహ్యుదానవ్యానౌ ఉదానవ్యానౌ మే ఉదానవ్యానావిత్యుదానవ్యానౌ మే పాహి పాహ్యక్షితః రక్షితోసి అస్యక్షిత్యై రక్షిత్యై త్వా త్వామా మామే మే క్షేష్ఠాః క్షేష్ఠా అముత్ర అముత్రామస్మిన్ అమస్మిన్ లోకే లోక ఇతి లోకే బర్హిషోహం అహం దేవయజ్జయా దేవయజ్జయా ప్రజావాన్ దేవయజ్జయేతి దేవయజ్జయా ప్రజావాన్ భూయాసం ప్రజావానిది ప్రజావాన్ భూయాసం నరాశపుంసస్య నరాశపుంసస్యాహం అహం దేవయజ్జయా దేవయజ్జయా పుషమాన్ దేవయజ్జయేతి దేవయజ్జయా పుషమాన్ భూయాసం పుషమానిది పుషమాన్ భూయాసమగ్నే అగ్నే సృష్టకృత సృష్టకృతోహం సృష్టకృత ఇది సృష్టకృత అహం దేవయజ్జయా దేవయజ్జయాయుష్మాన్ దేవయజ్జయేతి దేవయజ్జయా ఆయుష్మాన్ యజ్ఞేన యజ్ఞేన ప్రతిష్టాం ప్రతిష్టాంగమేయం ప్రతిష్టామిది ప్రతిష్టాం గమేయమగ్నే అగ్నేరహం అహముజ్జితిం ఉజ్జితిమను ఉజ్జితిమిత్యుజితిం అనోత్ ఉజ్జేషం ఏషకం సోమస్య సోమస్యాహం అహముజ్జితిం ఉజ్జితిమను ఉజ్జితిమిత్యుజితిం అనోత్ ఉజ్జేషం ఏషమగ్నే అగ్నేరహం అహముజ్జితిం ఉజ్జితిమను ఉజ్జితిమిత్యుజితిం అనోత్ ఉజ్జేషం ఏషమగ్నిశోమయో అగ్నిశోమయోరహం అగ్నిశోమయోరిత్యగ్ని సోమయో అహముజ్జితిం ఉజ్జితిమను ఉజ్జితిమిత్యుజితిం అనోత్ ఉజ్జేషం ఏషమింద్రాగ్నియో ఇంద్రాగ్నియోరహం ఇంద్రాగ్నియోరితి ఇంద్ర అగ్నియో అహముజ్జితిం ఉజ్జితిమను ఉజ్జితిమిత్యుజితిం అనోత్ ఉజ్జేషం ఏషమింద్రస్య ఇంద్రస్యాహం అహముజ్జితిం ఉజ్జితిమను ఉజ్జితిమిత్యుజితిం అనోద ఉజ్జేషం జేషం మహేంద్రస్య మహేంద్రస్యాహం మహేంద్రస్యేతి మహా ఇంద్రస్య అహముజ్జితిం ఉజ్జితిమను ఉజ్జితిమిత్యుజితిం అనోద ఉజ్జేషం దేశమగ్నే అగ్నే సృష్టకృత సృష్టకృతోహం సృష్టకృత ఇది సృష్టాకృత అహముజ్జితిం ఉజ్జితిమను ఉజ్జితిమిత్యుజితిం అనోద ఉజ్జేషం ఏషం వాదస్య వాదస్య మా ప్రసవేన ప్రసవేణోర్గ్రాభేణ ప్రసవేనేతి ప్రాసవేన ఉద్గ్రాభేణోర్గ్రాభేణేతిర్గ్రాభేణ ఉదగ్రభీత్ అగ్రభీదిత్యగ్రభీత్ అథా సపత్నాన్ సపత్నాగు ఇంద్ర ఇంద్రో మే మే నిగ్రాభేణ నిగ్రాభేణాధరాన్ నిగ్రాభేణేతి నిగ్రాభేణ అధరాగుం అక అకరిత్యక ఉద్గ్రాభం చ ఉద్గ్రాభమిగ్రాభం చ నిగ్రాభం నిగ్రాభం చ నిగ్రాభమితి నిగ్రాభం చ బ్రహ్మ బ్రహ్మదేవా దేవా అవీవృథన్ అవీవృథన్ నిత్యవీవృథన్ అథా సపద్నాన్ సపద్నానింద్రాగ్ని ఇంద్రాగ్ని మే ఇంద్రాగ్నింద్ర అగ్ని మే విశూచీనాన్ విశూచీనాన్ వి వ్యస్యతాం అస్యతామిత్యస్యతాం ఏమాః ఇమా అగ్మన్ అగ్మన్నాశిషః ఆశిషో దోహకామాః ఆశిష ఇత్యా ఆశిషః దోహకామా ఇంద్రవంతః దోహకామా ఇతి దోహకామాః ఇంద్రవంతో వనామహే ఇంద్రవంత ఇతి ఇంద్రవంతః వనామహే దుక్షీమహి దుక్షీమహి ప్రజాం ప్రజామిషం ప్రజామితి ప్రజాం ఇషమిదీషం రోహితేన త్వా త్వాగ్నిః అగ్నిర్దేవతాం దేవతాం గమయతు గమయతు హరిభ్యాం హరిభ్యాం త్వా హరిభ్యామిది హరిభ్యాం త్వేంద్రః ఇంద్రో దేవతాం దేవతాం గమయతు గమయత్వేతశేన ఏతశేన త్వా త్వా సూర్యః సూర్యో దేవతాం దేవతాం గమయతు గమయతు వి రితే తే ముంచామి ముంచామి రశనాః రశనా వి రశ్మీన్ రశ్మీన్ వి వియోక్త్రా యోక్త్రాయాని యాని పరిచర్తనాని పరిచర్తనాని ధత్తాద్ పరిచర్తనానీతి పరిచర్తనాని ధత్తాదస్మాసు అస్మాసు ద్రవిణం ద్రవిణం యత్ యచ్చ చ భద్రం భద్రం ప్రణః నో బ్రూతాత్ బ్రూతాద్భాగథాన్ భాగథాన్ దేవతాసు భాగథానిది భాగథాన్ దేవతాస్విది దేవతాసు విష్ణో సంయో సంయోరహం సంయోరితి సంయో అహం దేవయజ్జయా దేవయజ్జయా యజ్ఞేన దేవయజ్జయేతి దేవయజ్జయా యజ్ఞేన ప్రతిష్టాం ప్రతిష్టాంగమేయం ప్రతిష్టామిది ప్రతిష్టాం గమేయకం సోమస్య సోమస్యాహం అహం దేవయజ్జయా దేవయజ్జయా సురేతాః దేవయజ్జయేతి దేవయజ్జయా సురేతా రేతః సురేతా ఇతి సురేతాః రేతోధిశీయ ధిశీయ త్వష్టుః త్వష్టురహం అహం దేవయజ్జయా దేవయజ్జయా పశూనాం దేవయజ్జయేతి దేవయజ్జయా పశూనాగుం రూపం రూపం పుషేయం పుషేయం దేవానాం దేవానాం పత్నీః పత్నీరగ్నిః అగ్నిర్గృహపతిః గృహపతిర్యజ్ఞస్య గృహపతిరితి గృహపతిః యజ్ఞస్య మిథునం మిథునం తయోః తయోరహం అహం దేవయజ్జయా దేవయజ్జయా మిథునేన దేవయజ్జయేతి దేవయజ్జయా మిథునేన ప్రభూయాసం భూయాసం వేదః వేదోసి అసి విద్ధిః విత్తిరసి అసి విదేయ విదేయ కర్మ కర్మాసి అసి కరుణం కరుణమసి అసి క్రియాసం క్రియాసకం సనిః సనిరసి అసి సనితా సనితాసి అసి సనేయం సనేయం ఘృతవంతం ఘృతవంతం కులాయినం ఘృతవంతమితి ఘృతవంతం కులాయినకం రాయః రాయస్పోషం పోషకం సహస్రిణం సహస్రిణం వేదః వేదో దదాతు దదాతు వాజినం వాజినమితి వాజినం ఆప్యాయతాం ప్యాయతాం ధ్రువా ధ్రువా ఘృతేన ఘృతేన యజ్ఞం యజ్ఞం యజ్ఞం యజ్ఞం ప్రతి యజ్ఞం యజ్ఞమితి యజ్ఞం యజ్ఞం ప్రతి దేవయద్భ్యః దేవయద్భ్యైతి దేవయద్భ్యః సూర్యాయా ఊధః ఊధోదిత్యాః అదిత్యా ఉపస్థే ఉపస్థ ఉరుధారా ఉపస్థ ఇత్యుపాస్థే ఉరుధారా పృథివీ ఉరుధారేత్యురుధారా పృథివీ యజ్ఞే యజ్ఞే అస్మిన్ అస్మిన్నిత్యస్మిన్ ప్రజాపతేర్విభాన్ ప్రజాపతేరితి ప్రజాపతేః విభాన్నామ నామిపిభాన్ నామ లోకః లోకస్తస్మిన్ తస్మిగ్రస్వా త్వా దధామి దధామి సహ సహ యజమానేన యజమానేన సత్ సదసి అసి సత్ సమ్మే మే భూయాః భూయాః సర్వం సర్వమసి అసి సర్వం సర్వం మే మే భూయాః భూయాః పూర్ణం పూర్ణమసి అసి పూర్ణం పూర్ణం మే మే భూయాః భూయాః అక్షితం అక్షితమసి అసి మా మే మే క్షేష్ఠాః క్షేష్ఠాః ప్రాచ్యాం ప్రాచ్యాం దిశి దిశి దేవాః దేవా ఋత్విజః ఋత్విజో మార్జయంతాం మార్జయంతాం దక్షిణాయాం దక్షిణాయాం దిశి దిశి మాసాః మాసాః పితరః పితరో మార్జయంతాం మార్జయంతాం ప్రతీచ్యాం ప్రతీచ్యాం దిశి దిశి గృహాః గృహాః పశవః పశవో మార్జయంతాం మార్జయంతామదీచ్యాం ఉదీచ్యాం దిశి దిశాపః ఆపవోషధయః ఓషధయో వనస్పతయః వనస్పతయో మార్జయంతాం మార్జయంతామూర్ధ్వాయాం ఊర్ధ్వాయాం దిశి దిశి యజ్ఞః యజ్ఞః సంవత్సరః సంవత్సరో యజ్ఞపతిః సంవత్సర ఇది సంవత్సరః యజ్ఞపతిర్మార్జయంతాం యజ్ఞపతిరితి యజ్ఞాపతిః మార్జయంతాం విష్ణోః విష్ణోః క్రమః క్రమోసి అస్యభిమాతిః అభిమాతిః గాయత్రేణ అభిమాతిహేత్యభిమాతిః గాయత్రేణ ఛందసా ఛందసా పృథివీం పృథివీమను అనువి విక్రమే క్రమే నిర్భక్తః నిర్భక్తః సః నిర్భక్త ఇతిని భక్తః సయం యం విష్ణః విష్ణో విష్ణోః విష్ణోః క్రమః క్రమోసి అస్యభిషస్తిః అభిషస్తిః త్రైష్టుభేన అభిషస్తిహేత్యభిషస్తిః త్రైష్టుభేన ఛందసా ఛందసాంతరిక్షం అంతరిక్షమను అనువి విక్రమే క్రమే నిర్భక్తః నిర్భక్తః సః నిర్భక్త ఇతిని భక్తః సయం యం విష్ణః విష్ణో విష్ణోః విష్ణోః క్రమః క్రమోసి అస్యరాతీయతః అరాతీయతో హంతా హంతా జాగతేన జాగతేన ఛందసా ఛందసా దివం దివమను అనువి విక్రమే క్రమే నిర్భక్తః నిర్భక్తః సః నిర్భక్త ఇతిని భక్తః సయం యం విష్ణః విష్ణో విష్ణోః విష్ణోః క్రమః క్రమోసి అసి శత్రూయతః శత్రూయతో హంతా శత్రూయత ఇతి శత్రూయతః హంతానుష్టుభేన ఆనుష్టుభేన ఛందసా ఆనుష్టుభేనేత్యానుష్టుభేన ఛందసా దిశః దిశోను అనువి విక్రమే క్రమే నిర్భక్తః నిర్భక్తః సః నిర్భక్త ఇతిని భక్తః సయం యం విష్ణః విష్ణ ఇతి ద్విష్ణః అగన్మసువః శుభశువః సువరగన్మ అగన్మ సందృశః సందృశస్తే సందృశ ఇతి సందృశః తే మా చిత్సి చిత్సియత్ యత్తే తే తపః తపస్తస్మై తస్మై తే తే మా వృక్షి ఆవృక్షి వృక్షి శుభో శుభోరసి శుభోరితి శుభో అసి శ్రేష్ఠ శ్రేష్ఠో రశ్మీనా రశ్మీనామాయుర్ధా ఆయుర్ధా అసి ఆయుర్ధా ఇత్యాయుధా అస్యాయో ఆయుర్మే మేధేహి దేహి వర్చోధా వర్చోధా అసి వర్చోధా ఇతి వర్చహాధా అసి వర్చ వర్చోమయి మయి ధేహి ధేహీదం ఇదమహం అహమము అముం భ్రాతృవ్యం భ్రాతృవ్యమాభ్య ఆభ్యో దిభ్య దిభ్యోస్ దిభ్యైతి దిగేభ్య అస్యై దివ దివోస్మాత్ అస్మాదంతరిక్షాత్ అంతరిక్షాదస్యై అస్యై పృథివ్యా పృథివ్యా అస్మాత్ అస్మాదన్నాద్యాత్ అన్నాద్యాన్ని అన్నాద్యాదిత్యం నా అద్యాద్ నిర్భజామి భజామి నిర్భక్తః నిర్భక్తః సః నిర్భక్త ఇతి నిభక్తః సయం యం ద్విష్మః ద్విష్మ ఇతి ద్విష్మః సంజ్యోతిషా జ్యోతిషా భూవం అభూవమైంద్రీం ఐంద్రీమావృతం ఆవృతమన్వావర్తే ఆవృతమిత్యావృతం అన్వావర్తే సమ్ అన్వావర్త ఇత్యను ఆవర్తే సమహం అహం ప్రజయా ప్రజయాసం ప్రజయేతి ప్రాజయా సమ్మయా మయా ప్రజా ప్రజాసం ప్రజేతి ప్రాజా సమహం అహగుం రాజ రాజస్పోషేణ పోషేణ సమ్ సమ్మయా మయా రాజ రాజస్పోష పోషః సమిద్ధ సమిద్ధో అగ్నే సమిద్ధ ఇది సంనిద్ధ అగ్నే మే మే దీది దీది సమేద్ధా సమేద్ధా తే సమేద్ధేతి సంఏద్ధా తే అగ్నే అగ్నే దీద్యాసం దీద్యాసం వసుమాన్ వసుమాన్ యజ్ఞ వసుమానితి వసుమాన్ యజ్ఞో వసీయాన్ వసీయాన్ భూయాసం భూయాసమగ్నే అగ్నాయోగుంషి ఆయోగుంషి వవసే పవస ఆసువ సువోర్జం ఊర్జమిషం ఇషం చన నగితిన ఆరే బాధస్వ బాధస్వ దుక్షునా దుక్షునామితి దుక్షునా అగ్నే పవస్వ అవస్వ స్వపాహ స్వపా అస్మే స్వపా ఇది సు అపాహ అస్మే వర్చ అస్మే ఇత్యస్మే వర్చస్సువీర్యం సువీర్యమితి సో వీర్యం తోషణం పోషకం రయిం రయిం మయి మయీతి మయి అగ్నే గృహపతే గృహపతే సుగృహపతి గృహపత ఇది గృహపతే సుగృహపతిరహం సుగృహపతిరితి సో గృహపతి అహం త్వయా త్వయా గృహపతినా గృహపతినా భూయాసం గృహపతినేతి గృహపతినా భూయాసకం సుగృహపతి సుగృహపతిర్మయా సుగృహపతిరితి సో గృహపతి మయా త్వం గృహపతినా గృహపతినా భూయాః గృహపతినేతి గృహపతినా భూయాః శతం శతం హిమాః హిమాస్తాం తామాశిషం ఆశిషమా ఆశిషమిత్యాశిషం ఆశాసే శాసే తంతవే తంతవే జ్యోతిష్మదీం జ్యోతిష్మదీం తాం తామాశిషం ఆశిషమా ఆశిషమిత్యాశిషం ఆశాసే శాసే ముష్మై అముష్మై జ్యోతిష్మదీం జ్యోతిష్మదీం కః కస్త్వా త్వాయునక్తి యునక్తి సః సత్వా త్వావి విముంచతు ముంచత్వగ్నే అగ్నే వ్రతపదే వ్రతపదే వ్రతం వ్రతపత ఇతి వ్రతపదే వ్రతమచారిషం అచారిషం తత్ తదశకం అశకం తత్ తన్మే మే రాధి రాధియజ్ఞ యజ్ఞాబూవ బభూవస స ఆబూవ బభూవస స ప్ర ప్రజజ్ఞే యజ్ఞే సహ స వావృధే వావృధ ఇతి వావృధే స దేవానా దేవానామధిపతి అధిపతిర్బభూవ అధిపతిరిత్యధిపతి బభూవస సో అస్మాన్ అస్మాకు అధిపతీన్ అధిపతీన్ కరోతు అధిపతీనిత్యధిపతీన్ కరోతు వయమ్ వయగ్రస్యామ శ్యామ పతయ పతయో రయీణాం రయీణామితి రయీణాం గోమాగుం అగ్నే గోమానితి గోమాన్ అగ్నే విమాన్ అవిమాగుం అశ్వీ అవిమానిత్యవీమాన్ అశ్వీయజ్ఞ యజ్ఞో నృవత్సఖ నృవత్సఖా సదమ్ నృవత్సఖేతి నృవత్ సఖా సదమిత్ ఇద ప్రమృశ్య అప్రమృశ్యమృశ్య ఇడావాగుం ఏషావామితిడావాన్ ఏషో అసుర అసుర ప్రజావాన్ ప్రజావాన్ దీర్ఘ ప్రజావానిది ప్రజావాన్ దీర్ఘో రై రై పృథుబుధ్న పృథుబుధ్న స్వభావాన్ పృథుబుధ్న ఇది పృథుబుధ్న స్వభావానికి సభావాన్ యథా వై వై సమృత సోమా సమృత సోమా ఏవం సమృత సోమా ఇది సమృత సోమా ఏవం వై వా ఏతే ఏతే సమృతయజ్ఞా సమృతయజ్ఞాయత్ సమృతయజ్ఞా ఇది సమృతయజ్ఞా యద్దర్శపూర్ణమాసో దర్శపూర్ణమాసో కస్య దర్శపూర్ణమాసామితి దర్శ పూర్ణమాసో కస్య వాహ అహ దేవా దేవాయజ్ఞం యజ్ఞమాగచ్చంది ఆగచ్చంది కస్య ఆగచ్చంది త్యాగచ్చంది కస్య వాన న బహూనా బహూనా యజమానాయ యో వై వై దేవత పూర్వ పూర్వ పరిగృహాతి పరిగృహాది సహ పరిగృహాదీతి పరిగృహాది స ఏనా ఏనాశ్వ స్వభూతే భూతే యజతే యజత ఏతత్ ఏతద్వై వై దేవానామాయతనం ఆయతమయ్యత్ ఆయతనమిత్యాయతనం యదాహవనీయ ఆహవనీయోంతరా ఆహవనీయ ఇత్యాహవనీయ అంతరాగ్ని అగ్ని పశూనాం అగ్ని ఇత్యగ్ని పశూనాం గార్హవత్యః గార్హవత్యో మనుష్యాణాం గార్హవత్యైతి గార్హవత్యః మనుష్యాణామన్వాహార్యపచనః అన్వాహార్యపచనః పితృణాం అన్వాహార్యపచన ఇత్యన్వాహార్యపచనః పితృణామగ్నిం అగ్నిం గృహ్ణాతి గృహ్ణాతి స్వే స్వ ఏవాయతనే ఆయతనే దేవతాః ఆయతన ఇత్యాయతనే దేవతాః పరి పరిగృహ్ణాతి గృహ్ణాతి తాః ఆశ్వః స్వభూతే భూతే యజతే యజతే వ్రతేన వ్రతేన వై వై మేధ్యః మేధ్యోగ్నిః అగ్నిర్వ్రతపతిః వ్రతపతిర్బ్రాహ్మణః వ్రతపతిరితి వ్రతపతిః బ్రాహ్మణో వ్రతభృత్ వ్రతభృద్వ్రతం వ్రతభృతి వ్రతభృత్ వ్రతముపైష్యన్ ఉపైష్యం బ్రూయాత్ ఉపైష్యన్నిత్యుపేష్యన్ బ్రూయాదగ్నే అగ్నే వ్రతపతే వ్రతపతే వ్రతం వ్రతపతై వ్రతపతే వ్రతం చరిష్యామి చరిష్యామీతి ఇత్యగ్నిః అగ్నిర్వై వై దేవానాం దేవానాం వ్రతపతిః వ్రతపతిస్తస్మై వ్రతపతిరితి వ్రతపతిః తస్మాదేవ ఏవ ప్రతిప్రోచ్య ప్రతిప్రోచ్య వ్రతం ప్రతిప్రోచ్యేతి ప్రతిప్రోచ్య వ్రతమా ఆలభతే లభతే బరిహిషా పూర్ణమాసే పూర్ణమాసే వ్రతం పూర్ణమాస ఇది పూర్ణమాసే వ్రతముప ఉపైతి ఏతి వత్సైః వత్సైరమావాస్యాయాం అమావాస్యాయామేతత్ అమావాస్యాయామిత్యమావాస్యాయాం ఏతద్ధి ఏతయోః ఏతయోరాయతనం ఆయతనముపస్తీర్యః ఆయతనమిత్యాయతనం ఉపస్తీర్యః పూర్వః ఉపస్తీర్య ఇత్యుపాస్తీర్యః పూర్వశ్చ చాగ్నిః అగ్నిరపరః అపరశ్చ చేతి ఇత్యాహుః ఆహుర్మనుష్యాః మనుష్యా ఇత్ ఇందో ద్వై వా ఉపస్తీర్ణం ఉపస్తీర్ణమిచ్ఛంతి ఉపస్తీర్ణమిత్యుపాస్తీర్ణం ఇచ్ఛంతి కిం కిమో ఉదేవాః దేవాయేషాం ఏషాన్నవావసానం నవావసానముప నవావసానమితి నవ అవసానం ఉపాస్మిన్ అస్మిన్ శ్వః శో యక్ష్యమాణే యక్ష్యమాణే దేవతాః దేవతా వసంతి వసంతి యః యదేవం ఏవం విద్వాన్ విద్వానగ్నిం అగ్నిముపస్తృణాతి ఉపస్తృణాతి యజమానేన ఉపస్తృణాతీత్యుపాస్తృణాతి యజమానేన గ్రామ్యాః గ్రామ్యాశ్చ చ పశవః పశవో వరుధ్యాః అవరుధ్యా ఆరణ్యాః అవరుధ్యా ఇత్యవరుధ్యాః ఆరణ్యాశ్చ చేతి ఇత్యాహుః ఆహుర్యత్ యద్గ్రామ్యాన్ గ్రామ్యానుపవసతి ఉపవసతి తేన ఉపవసతీత్యుపవసతి తేన గ్రామ్యాన్ గ్రామ్యానవ అవరుంధే రుంధే యత్ యదారణ్యస్య ఆరణ్యస్యాశ్నాతి అశ్నాతి తేన తేనారణ్యాన్ ఆరణ్యాన్ యత్ యదనాశ్రాన్ అనాశానుపవసేత్ ఉపవసేత్ పితృదేవత్యః ఉపవసేదిత్యుపావసేత్ పితృదేవత్య స్యాత్ పితృదేవత్య ఇది పితృదేవత్యః స్యాదారణ్యస్య ఆరణ్యస్యాశ్నాతి అశ్నాతీంద్రియం ఇంద్రియం వై వా ఆరణ్యం ఆరణ్యమింద్రియం ఇంద్రియమేవ ఏవాత్మన్ ఆత్మన్ ధర్తే యత్ యదనాశ్వాన్ అనాశ్వానుపవసేత్ ఉపవసేత్ క్షోధుకః ఉపవసేదిత్యుపావసేత్ క్షోధుక స్యాత్ స్యాద్యత్ యదశ్నీయాద్ అశ్నీయాద్ రుద్రః రుద్రోస్య అస్య పశూన్ పశూనభి అభిమన్యేత అన్యేతాపః అపోష్ణాతి అశ్నాతి తత్ తన్న నేవ ఇవాశితం అశితన్న నేవ ఇవానశితం అనశితన్న న క్షోధుకః క్షోధుకో భవతి భవతి నాస్య అస్య రుద్రః రుద్రః పశూన్ పశూనభి అభిమన్యతే మన్యతే వజ్రః వజ్రో వై వై యజ్ఞః యజ్ఞః క్షుత్ క్షుత్ ఖలు ఖలు వై వై మనుష్యస్య మనుష్యస్య భ్రాతృవ్యః భ్రాతృవ్యో యత్ యదనాశ్వాన్ అనాశ్వానుపవసతి ఉపవసతి వజ్రేణ ఉపవసతీత్యుపవసతి వజ్రేణైవ ఏవ సాక్షాద్ సాక్షాక్షుధం సాక్షాదితి సా అక్షాద్ క్షుధం భ్రాతృవ్యం భ్రాతృవ్యగం హంతి హంతీతి హంతి యో వై వై శ్రద్ధాం శ్రద్ధామనారభ్య శ్రద్ధామితి శ్రద్ధాం అనారభ్య యజ్ఞేన అనారభ్యేత్యనారభ్య యజ్ఞేన యజతే యజతేన నాస్య అస్యేష్టాయ ఇష్టాయ శ్రుత శ్రద్ధతే రథదేవః అపః ప్రణయతి నయతి శ్రద్ధా శ్రద్ధా వై శ్రద్ధేతి శ్రద్ధా వా ఆపః ఆపశ్రద్ధాం శ్రద్ధామేవ శ్రద్ధామితి శ్రుతధాం ఏవారభ్య ఆరభ్య యజ్ఞేన ఆరభ్యేత్యారభ్య యజ్ఞేన యజతే యజత ఉభయే ఉభయేస్య అస్య దేవమనుష్యాః దేవమనుష్యా ఇష్టాయ దేవమనుష్యా ఇతి దేవ మనుష్యాః ఇష్టాయ శ్రుత్ శ్రద్ధతే రథతే తత్ తదాహుః ఆహురతి అది వై వా ఏతాః ఏతావర్త్రం వర్త్రం నేదంతి నేదంత్యతి అది వాచం వాచం మనః మనో వావైతాః ఏతాన నాది అతి నేదంతి నేదంతీతి ఇతి మనసా మనసా ప్రణయతి నయతీయం ఇయం వై వై మనః మనోనయాః అనయైవ ఏవైనాః ఏనాః ప్రణయతి నయత్యస్కన్నహవిః అస్కన్నహవిర్భవతి అస్కన్నహవిరిత్యస్కన్నాహవిః భవతి యః యలేవం ఏవం వేద వేదయజ్ఞాయుధాని యజ్ఞాయుధాని సం యజ్ఞాయుధానీతి యజ్ఞాయుధాని సంభరతి భరతి యజ్ఞః యజ్ఞో వై వై యజ్ఞాయుధాని యజ్ఞాయుధాని యజ్ఞం యజ్ఞాయుధానీతి యజ్ఞాయుధాని యజ్ఞమేవ ఏవ తత్ తత్సం సంభరతి భరతి యత్ యదేకమేకం ఏకమేకం సంభరేత్ ఏకమేకమిత్యేకం ఏకం సంభరేత్ పితృదేవత్యాని సంభరేదితి సంభరేత్ పితృదేవత్యాని స్యుః పితృదేవత్యానీతి పితృదేవత్యాని స్యుర్యత్ యత్సహ సహ సర్వాణి సర్వాణి మానుషాణి మానుషాణి ద్వే ద్వే ద్వే ద్వే సం ద్వే ద్వే ఇది ద్వే ద్వే సంభరతి భరతి యాజ్యానువాక్యయోః యాజ్యానువాక్యయోరేవ యాజ్యానువాక్యయోరిది యాజ్యా అనువాక్యయోః రూపం కరోతి కరోత్యథో అథో మిథునం అథో ఇత్యథో మిథునమేవ ఏవయః యో వై వై దశ దశ యజ్ఞాయుధాని యజ్ఞాయుధాని వేద యజ్ఞాయుధానీతి యజ్ఞ ఆయుధాని వేద ముఖతః ముఖతోస్య అస్య యజ్ఞః యజ్ఞః కల్పతే కల్పతే స్థ్యః స్థ్యశ్చ చ కపాలాని కపాలాని చ చాగ్నిహోత్రహవణీ అగ్నిహోత్రహవణీ చ అగ్నిహోత్రహవణీయగ్నిహోత్ర హవణీ చూర్పం శూర్పం కృష్ణాజినం కృష్ణాజినం చ కృష్ణాజినమితి కృష్ణాజినం చ శమ్యా శమ్యా చ సోలోఖలం ఉలోఖలం చ ముసలం ముసలం చదృషత్ దృషచ్చ చోపలా ఉపలా చైతాని ఏతాని వై వై దశ దశ యజ్ఞాయుధాని యజ్ఞాయుధాని యః యజ్ఞాయుధానీతి యజ్ఞ ఆయుధాని యేవం ఏవం వేద వేదముఖతః ముఖతోస్య అస్య యజ్ఞః యజ్ఞః కల్పతే కల్పతే యః యో వై వై దేవేభ్యః దేవేభ్యః ప్రతిప్రోచ్య ప్రతిప్రోచ్య యజ్ఞేన ప్రతిప్రోచ్యేది ప్రతిప్రోచ్య యజ్ఞేన యజతే యజతే జుషంతే జుషంతేస్య అస్య దేవాః దేవాహవ్యం హవ్యకం హవి హవిర్నిరుప్యమాణం నిరుప్యమాణమభి నిరుప్యమాణమితిని ఉప్యమానం అభిమంత్రయేత మంత్రయేతాగ్ని అగ్నిగం హోతారం హోతారమిహ ఇహతం తగుం హువే హువ ఇతి దేవేభ్య ఏవ ఏవ ప్రతిప్రోచ్య ప్రతిప్రోచ్య యజ్ఞేన ప్రతిప్రోచ్యేది ప్రతిప్రోచ్య యజ్ఞేన యజతే యజతే జుషుందే జుషుందేస్య అస్య దేవాః దేవాహవ్యం హవ్యమేష వై వై యజ్ఞస్య యజ్ఞస్య గ్రహః గ్రహో గృహీత్వా గృహీత్వైవ ఏవ యజ్ఞేన యజ్ఞేన యజతే యజతే తత్ తదుదిత్వా ఉదిత్వా వాచం వాచం యచ్చతి యచ్చతి యజ్ఞస్య యజ్ఞస్య ధృత్యై ధృత్యా అథో అథో మనసా అథో ఇత్యథో మనసా వై వై ప్రజాపతిః ప్రజాపతిర్యజ్ఞం ప్రజాపతిరితి ప్రజాపతిః యజ్ఞమతనుత అతనుత మనసా మనసైవ ఏవ తత్ తద్యజ్ఞం యజ్ఞం తనుతే తనుతే రక్షసాం రక్షసామనన్వచారాయ అనన్వచారాయ యః అనన్వచారాయేత్యననో అవచారాయ యో వై వై యజ్ఞం యజ్ఞం యోగే యోగాగతే ఆగతే యునక్తి ఆగత ఇత్యాగతే యునక్తి యుంక్తే యుంక్తే యుంజానేషు యుంజానేషు కః కస్త్వా త్వాయునక్తి యునక్తి సః సత్వా త్వాయునక్తు యునక్తిది ఇత్యాహ ఆహ ప్రజాపతిః ప్రజాపతిర్వై ప్రజాపతిరితి ప్రజాపతిః వై కః కః ప్రజాపతినా ప్రజాపతినైవ ప్రజాపతినేతి ప్రజాపతినా ఏవైనం ఏనక్తి యునక్తి యుంక్తే యుంక్తే యుంజానేషు యుంజానేష్విది యుంజానేషు ప్రజాపతిర్యజ్ఞాన్ ప్రజాపతిరితి ప్రజాపతిః యజ్ఞానసృజత అసృజతాగ్నిహోత్రం అగ్నిహోత్రం చ అగ్నిహోత్రమిత్యగ్నిహోత్రం చాగ్నిష్టోమం అగ్నిష్టోమం చ అగ్నిష్టోమమిత్యగ్ని స్తోమం చ పౌర్ణమాసీం పౌర్ణమాసీం చ పౌర్ణమాసీమితి పౌర్ణమాసీం సోక్ష్యం ముఖ్యం చామావాస్యాం అమావాస్యాం చ అమావాస్యామిత్యమావాస్యాం చాతిరాత్రం అతిరాత్రం చ అతిరాత్రమిత్యది రాత్రం చతాన్ తానుత్ ఉదమిమీత అమిమీత యావత్ యావదగ్నిహోత్రం అగ్నిహోత్రమాసీత్ అగ్నిహోత్రమిత్యగ్నిహోత్రం ఆసీత్ తావాన్ తావానగ్నిష్టోమ అగ్నిష్టోమో యావదీ అగ్నిష్టోమ ఇత్యగ్ని స్తోమ యావదీ పౌర్ణమాసీ పౌర్ణమాసీ తావాన్ పౌర్ణమాసీతి పౌర్ణమాసీ తావానుఖ్యః ఉఖ్యో యావదీ యావత్యమావాస్యా అమావాస్యా తావాన్ అమావాస్యేత్యమావాస్యా తావానతిరాత్రః అతిరాత్రోయః అతిరాత్ర ఇత్యతి రాత్రః ఏవం ఏవం విద్వాన్ విద్వానగ్నిహోత్రం అగ్నిహోత్రం జుహోతి అగ్నిహోత్రమిత్యగ్నిహోత్రం विहोति यावत् यावदग्निष्टोमेन अग्निष्टोमेनोपाप्नोति अग्निष्टोमेनेत्यग्नि स्तोमेन उपाप्नोति तावत् उपाप्नोतीत्युपाहाप्नोति तावदुप उपाप्नोति आप्नोति यः एवम् एवम् विद्वान् विद्वान् पौर्णमासीम् पौर्णमासीम् यजते पौर्णमासीमिति पौर्णमासीम् यजते यावत् यावदुक्थ्येन उक्थेनोपाप्नोति उपाप्नोति तावत् उपाप्नोतीत्युप आप्नोति तावदुप उपाप्नोति आप्नोति यः एवम् एवम् विद्वान् विद्वानमाभास्याम् अमाभास्याम् यजते अमाभास्यामित्यमाभास्याम् यजते यावत् यावदतिरात्रेण अतिरात्रेणोपाप्नोति अतिरात्रेणेत्यति रात्रेण उपाप्नोति तावत् उपाप्नोतीत्युप आप्नोति तावदुप उपाप्नोति आप्नोति परमेष्ठिनः परमेष्ठिनो वै वा एषः एष यज्ञः यज्ञोऽग्रे अग्र आसीत् आसीत्तेन तेन सह स परमाम् परमाङ्गाष्ठाम् काष्ठामगच्छत् अगच्छत्तेन तेन प्रजापतिम् प्रजापतिम् निरवासाययत् प्रजापतिमिति प्रजापतिम् निरवासाययत्तेन निरवासाययदितिमिः अवासाययत् तेन प्रजापतिः प्रजापतिः परमाम् प्रजापतिरिति प्रजापतिः परमाङ्गाष्ठाम् काष्ठामगच्छत् अगच्छत्तेन तेनेन्द्रम् इन्द्रम् निरवासाययत् निरवासाययत्तेन निरवासाययदितिमिः अवासाययत् तेनेन्द्रः इन्द्रः परमाम् परमाङ्गाष्ठाम् काष्ठामगच्छत् अगच्छत्तेन तेनाग्निशोमौ अग्निशोमौ निरवासाययत् अग्निशोमादित्यग्नी सोमौ निरवासाययत्तेन निरवासाययदितिमिः अवासाययत् तेनाग्निशोमौ अग्निशोमौ परमाम् अग्निशोमादित्यग्नी सोमौ परमाङ्गाष्ठाम् काष्ठामगच्छताम् अगच्छताम् यः एवम् एवम् विद्वान् विद्वान्दर्शपूर्णमासौ दर्शपूर्णमासौ यजते दर्शपूर्णमासाविति दर्शपूर्णमासौ यजते परमाम् परमामेव एव काष्ठाम् काष्ठाम् गच्छति गच्छति यः यो वै वै प्रजातेन प्रजातेन यज्ञेन प्रजातेनेति प्रजातेन यज्ञेन यजते यजते प्रजया प्रजया पशुभिः प्रजयेति प्राजया पशुभिर्मिथुनैः पशुभिरिति पशुभिः मिथुनैर्जायते जायते द्वादश द्वादशमासाः मासाः संवत्सरः संवत्सरो द्वादश संवत्सर इति संवत्सरः द्वादशद्वन्द्वानि द्वन्द्वानि दर्शपूर्णमासयोः द्वन्द्वानीति द्वन्द्वानि दर्शपूर्णमासयोस्तानि दर्शपूर्णमासयोरिति दर्शपूर्णमासयोः तानि सम्पाद्यानि सम्पाद्यानीति सम्पाद्यानीति सम्पाद्यानि इत्याह आहुर्वत्सम् वत्सम् चोपावसृजति उपावसृजत्युखाम् उपावसृजतीत्युप अवसृजति उखाम् चाधि अधिश्रयति श्रयत्यव अव च हन्ति हन्ति दृषदौ दृषदौ च समाहन्ति समाहन्त्यधि समाहन्तीति समाहन्ति अधि च वपदे वपदे कपालानि कपालानि च चोप उपदधाति दधाति पुरोडाशम् पुरोडाशम् चाधिश्रयति अधिश्रयत्याज्यम् अधिश्रयतीत्यधिश्रयति आज्यम् च स्तम्भयजुः स्तम्भयजुश्च स्तम्भयजुरिति स्तम्भयजुः च हरति हरत्यभि अभि च गृह्णाति गृह्णाति वेदिम् वेदिम् च परिगृह्णाति परिगृह्णाति पत्नीम् परिगृह्णातीति परिगृह्णाति पत्नीम् च सम् नह्यति नह्यति प्रोक्षणीः प्रोक्षणीश्च प्रोक्षणीरिति प्राक्षणीः चासादयति आसादयत्याज्यम् आसादयतीत्यासादयति आज्यम् चैतानि एतानि वै वै द्वादश द्वादशद्वन्द्वानि द्वन्द्वानि दर्शपूर्णमासयोः द्वन्द्वानीति द्वन्द्वानि दर्शपूर्णमासयोस्तानि दर्शपूर्णमासयोरिति दर्शपूर्णमासयोः తాని యః ఏవం ఏవం సంపాద్య సంపాద్యేజతే సంపాద్యేతి సంపాద్య యజతే ప్రజాతేన ప్రజాతేనైవ ప్రజాసేనేది ప్రజాతేన ఏవ యజ్ఞేన యజ్ఞేన యజతే యజతే ప్రజయా ప్రజయా పశుభిః ప్రజయేతి ప్రజయా పశుభిర్మిథునైః పశుభిరితి పశుభిః మిథునైర్జాయతే జాయత ఇది జాయతే ధ్రువోసి అసి ధ్రువః ధ్రువోహం అహం సజాతేషు సజాతేషు భూయాసం సజాతేష్విది సజాతేషు భూయాసమిది ఇత్యాహ ఆహ ధ్రువాన్ ధ్రువానేవ ఏవైనాన్ ఏనాం కృతే కృత ఉగ్రహ ఉగ్రోసి అస్యుగ్రహ ఉగ్రోహం అహం సజాతేషు సజాతేషు భూయాసం సజాతేష్విది సజాతేషు భూయాసమిది ఇత్యాహ ఆహాప్రతివాదిన అప్రతివాదిన ఏవ అప్రతివాదిన ఇత్యప్రతివాదిన ఏవైనాన్ ఏనాం కృతే కృతేభిభూః అభిభూరసి అభిభూరిత్యభిభూః అస్య విభూః అభిభూరహం అభిభూరిత్యభిభూః అహం సజాతేషు సజాతేషు భూయాసం సజాతేష్విది సజాతేషు భూయాసమిది ఇత్యాహ ఆహయః యదేవ ఏవైనం ఏనం ప్రత్యుత్పిపీతే ప్రత్యుద్బిపీతేతం ప్రత్యుద్బిపీతైతి ప్రతి ఉత్పిపీతే తముప ఉపాస్యతే అస్యతే యునజ్మి యునజ్మిత్వా వా బ్రహ్మణ బ్రహ్మణా దైవ్యేన దైవ్యేనేతి ఇత్యాహ ఆహైషః ఏష వై వా అగ్నేః అగ్నేర్యోగః యోగస్తేన తేనైవ ఏవైనం ఏనయ్యునక్తి యునక్తి యజ్ఞస్య యజ్ఞస్య వై వై సమృద్ధేన సమృద్ధేన దేవాః సమృద్ధేనేతి సమృద్ధేన దేవాః సువర్గం సువర్గం లోకం సువర్గమితి సువహాగం లోకమాయన్ ఆయన యజ్ఞస్య యజ్ఞస్య వ్యుర్ధేన వ్యుర్ధేనాసురాన్ వ్యుర్ధేనేతి వీరుద్ధేన అసురాంతరాః పరాభావయన్ అభావయనయత్ యన్మే మే అగ్నే అగ్నే అస్య అస్య యజ్ఞస్య యజ్ఞస్య రిష్యాద్ రిష్యాది ఇత్యాహ ఆహ యజ్ఞస్య యజ్ఞస్యైవ ఏవ తత్ తత్సమృద్ధేన సమృద్ధేన యజమానః సమృద్ధేనేది సమృద్ధేన యజమానః సువర్గం సువర్గం లోకం సువర్గమితి సువహాగం లోకమేతి ఏతి యజ్ఞస్య యజ్ఞస్య వ్యుర్ధేన వ్యుర్ధేన భ్రాతృవ్యాల్ వ్యుర్ధేనేది వీరుద్ధేన భ్రాతృవ్యాం పరాః పరాభావయతి భావయత్యగ్నిహోత్రం అగ్నిహోత్రమేతాభిః అగ్నిహోత్రమిత్యగ్నిహోత్రం ఏతాభిర్వ్యాహృతీభిః వ్యాహృతీభిరుప వ్యాహృతీభిరితి వ్యాహృతీభిః ఉపసాదయేత్ సాదయేద్యజ్ఞముఖం యజ్ఞముఖం వై యజ్ఞముఖమితి యజ్ఞముఖం వా అగ్నిహోత్రం అగ్నిహోత్రం బ్రహ్మ అగ్నిహోత్రమిత్యగ్నిహోత్రం బ్రహ్మైతాః ఏతాద్వ్యాహృతయః వ్యాహృతయో యజ్ఞముఖే వ్యాహృతయ ఇతి వి ఆహృతయః యజ్ఞముఖ ఏవ యజ్ఞముఖ ఇతి యజ్ఞముఖే ఏవ బ్రహ్మ బ్రహ్మ కృతే కృతే సంవత్సరే సంవత్సరే పర్యాగతే సంవత్సర ఇది సంవత్సరే పర్యాగత ఏతాభిః పర్యాగత ఇది పర్యాగతే ఏతాభిరేవ ఏవోప ఉపసాదయేత్ సాదయేద్ బ్రహ్మణ బ్రహ్మణైవ ఏవోభయతః ఉభయతః సంవత్సరం సంవత్సరం పరి సంవత్సరమితి సంవత్సరం పరిగృహ్ణాతి గృహ్ణాతి దర్శపూర్ణమాసౌ దర్శపూర్ణమాసౌ చాతుర్మాస్యాని దర్శపూర్ణమాసామితి దర్శపూర్ణమాసౌ చాతుర్మాస్యాన్యాలభమానః చాతుర్మాస్యానీతి చాతుః మాస్యాని ఆలభమాన ఏతాభిః ఆలభమాన ఇత్యాలభమానః ఏతాభిర్వ్యాహృతీభిః వ్యాహృతీభిర్హవీగుంషి వ్యాహృతీభిరితి వ్యాహృతీభిః హవీగుష్యా ఆసాదయేత్ సాదయేద్యజ్ఞముఖం యజ్ఞముఖం వై యజ్ఞముఖమితి యజ్ఞముఖం వై దర్శపూర్ణమాసౌ దర్శపూర్ణమాసౌ చాతుర్మాస్యాని దర్శపూర్ణమాసావితి దర్శపూర్ణమాసౌ చాతుర్మాస్యాని బ్రహ్మ చాతుర్మాస్యానీతి చాతుః మాస్యాని బ్రహ్మైతాః ఏతాద్వ్యాహృతయః వ్యాహృతయో యజ్ఞముఖే వ్యాహృతయ ఇతి వి ఆహృతయః యజ్ఞముఖ ఏవ యజ్ఞముఖైరి యజ్ఞముఖే ఏవం బ్రహ్మ కురుతే కురుతే సంవత్సరే సంవత్సరే పర్యాగతే సంవత్సర ఇది సంవత్సరే పర్యాగత ఏతాభిః పర్యాగత ఇది పరి ఆగతే ఏతాభిరేవ ఏవా ఆసాదయేత్ సాదయేత్ బ్రహ్మణ బ్రహ్మణైవ ఏవభయతః ఉభయతః సంవత్సరం సంవత్సరం పరి సంవత్సరమితి సంవత్సరం పరిగృహ్ణాతి గృహ్ణాతి యత్ యద్వై వై యజ్ఞస్య యజ్ఞస్య సామ్నా సామ్నా క్రియతే క్రియతే రాష్ట్రం రాష్ట్రం యజ్ఞస్య యజ్ఞస్యాశీః ఆశీర్గచ్చతి ఆశీరిత్యాశీః గచ్చతి యత్ యదృచా రుచా విషం విషం యజ్ఞస్య యజ్ఞస్యాశీః ఆశీర్గచ్చతి ఆశీరిత్యాశీః గచ్చత్యథ అథ బ్రాహ్మణః బ్రాహ్మణో నాశీర్కేణ అనాశీర్కేణ యజ్ఞేన యజ్ఞేన యజతే యజతే సామిధేనీః సామిధేనీరను వక్ష్యన్ సామిధేనీరితి సామిధేనీః అనువక్ష్యన్నేతాః అనువక్ష్యన్నిత్యను వక్ష్యన్ ఏతావ్యాహృతీః వ్యాహృతీః పురస్తాద్ వ్యాహృతీరితి ఆహృతీః పురస్తాద్ దద్యాద్బ్రహ్మ బ్రహ్మైవ ఏవ ప్రతిపదం ప్రతిపదం కురుతే ప్రతిపదమిది ప్రతిపదం కురుతే తథా బ్రాహ్మణః బ్రాహ్మణః సాశీర్కేణ సాశీర్కేణ యజ్ఞేన సాశీర్కేణేతి స ఆశీర్కేణ యజ్ఞేన యజతే యజతేయం యం కామయేత కామయేత యజమానం యజమానం భ్రాతృవ్యం భ్రాతృవ్యమస్య అస్య యజ్ఞస్య యజ్ఞస్యాశీః ఆశీర్గచ్ఛేత్ ఆశీరిత్యాశీః గచ్ఛేదితి ఇది తస్య తస్యైతాః ఏతావ్యాహృతీః వ్యాహృతీః పురోనువాక్యాయాం వ్యాహృతీరితి ఆహృతీః పురోనువాక్యాయాం దధ్యాద్ పురోనువాక్యాయామితి పురః అనువాక్యాయాం దధ్యాద్భ్రాతృవ్యదేవత్యాః భ్రాతృవ్యదేవత్యా వై భ్రాతృవ్యదేవత్యేతి భ్రాతృవ్యా దేవత్యాః వై పురోనువాక్యాః పురోనువాక్యాః భ్రాతృవ్యం పురోనువాక్యేతి పురః అనువాక్యాః భ్రాతృవ్యమేవ ఏవాస్య అస్య యజ్ఞస్య యజ్ఞస్యాశీః ఆశీర్గచ్చతి ఆశీరిత్యాశీః గచ్చతి యాన్ యాన్ కామయేత కామయేత యజమానాన్ యజమానాన్ సమావతి సమావత్యేనాన్ ఏనాన్ యజ్ఞస్య యజ్ఞస్యాశీః ఆశీర్గచ్చేత్ ఆశీరిత్యాశీః గచ్చేదితి ఇది తేషాం తేషామేతాః ఏతాం వ్యాహృతీః వ్యాహృతీః పురోనువాక్యాయాః వ్యాహృతీరితి ఆహృతీః పురోనువాక్యాయా అర్ధర్చే పురోనువాక్యాయా ఇది పురః అనువాక్యాయాః అర్ధర్చేకాం అర్ధర్చ ఇత్యర్ధర్చే ఏకాన్ దధ్యాత్ దధ్యాద్యాజ్యాయై యాజ్యాయై పురస్తాద్ పురస్తాదేకాం ఏకాం యాజ్యాయాః యాజ్యాయా అర్ధర్చే అర్ధర్చ ఏకాం అర్ధర్చ ఇత్యర్ధర్చే ఏకాంతథాః తథైనాన్ ఏనాన్ సమావతి సమావతి యజ్ఞస్య యజ్ఞస్యాశీః ఆశీర్గచ్చతి ఆశీరిత్యాశీః గచ్చతి యథా యథా వై వై పర్జన్యః పర్జన్యః సువృష్టం సువృష్టం వర్షతి సువృష్టమితి సువృష్టం వర్షత్యేవం ఏవం యజ్ఞః యజ్ఞో యజమానాయ యజమానాయ వర్షతి వర్షతి స్థలయా స్థలయోదకం ఉదకం పరిగృహ్ణంతి పరిగృహ్ణంత్యాశిషా పరిగృహ్ణంతీతి పరిగృహ్ణంతి ఆశిషా యజ్ఞం యాశిషేత్యాశిషా యజ్ఞం యజమానః యజమానః పరి పరిగృహ్ణాతి గృహ్ణాతి మనః మనోసి అసి ప్రాజాపత్యం ప్రాజాపత్యం మనసా ప్రాజాపత్యమిది ప్రాజాపత్యం మనసామా మా భూతేన భూతేన ఆవిష విషేది ఇత్యాహ ఆహమనః మనో వై వై ప్రాజాపత్యం ప్రాజాపత్యం ప్రాజాపత్యః ప్రాజాపత్యమిది ప్రాజాపత్యం ప్రాజాపత్యో యజ్ఞః ప్రాజాపత్యమిది ప్రాజాపత్యః యజ్ఞో మనః మన ఏవ ఏవ యజ్ఞం యజ్ఞమాత్మన్ ఆత్మన్ ధర్తే ధర్తే వాగ్ వాగసి అస్యైంద్రీ ఐంద్రీ సపద్మక్షయణీ సపద్మక్షయణీ వాచా సపద్మక్షయణీతి సపద్మక్షయణీ వాచా మా ఏంద్రియేణ ఇంద్రియేణ ఆవిశ విశేతి ఇత్యాహ ఆహైంద్రీ ఐంద్రీ వై వై వాగ్ వాగ్వాచం వాచమేవ ఏవైంద్రీం ఐంద్రీమాత్మన్ ఆత్మన్ ధత్తే ధర్త ఇది ధత్తే యో వై వై సప్తదశం సప్తదశం ప్రజాపతిం సప్తదశమితి సప్తాదశం ప్రజాపతిం యజ్ఞం ప్రజాపతిమితి ప్రజాపతిం యజ్ఞమన్వాయత్తం అన్వాయత్తం వేద అన్వాయత్తమిత్యను ఆయత్తం వేద ప్రతి ప్రతియజ్ఞేన యజ్ఞేన తిష్ఠతి తిష్ఠతి న యజ్ఞాద్ యజ్ఞాద్భ్రగుంశతే భ్రగుంశత ఆశ్రావయ శ్రావయేతి ఇది చతురక్షరం చతురక్షరమస్తు చతురక్షరమితి చతుః అక్షరం అస్తు శ్రౌషడ్ శ్రౌషడితి ఇది చతురక్షరం చతురక్షరం యజ చతురక్షరమితి చతుః అక్షరం యజేతి ఇది ద్వ్యక్షరం ద్వ్యక్షరం యే ద్వ్యక్షరమితి ద్వి అక్షరం యే యజామహే యజామహ ఇది పంచాక్షరం పంచాక్షరం ద్వ్యక్షర పంచాక్షరమితి పంచ అక్షరం వ్యక్షరో వషట్కార వ్యక్షర ఇది ద్వి అక్షర వషట్కార ఏష వషట్కార ఇది వషట్కార ఏష వై వై సప్తదశ సప్తదశ ప్రజాపతి సప్తదశ ఇది సప్తాదశ ప్రజాపతిర్యజ్ఞం ప్రజాపతిరితి ప్రజాపతి యజ్ఞమన్వాయత్త అన్వాయత్తోయ అన్వాయత్త ఇత్యనో ఆయత్త ఏవం ఏవం వేద వేద ప్రతి ప్రతియజ్ఞేన యజ్ఞేన తిష్టతి తిష్టతి న యజ్ఞాద్ యజ్ఞాద్భ్రగుంశతే భ్రగుంశతే యః యో వై వై యజ్ఞస్య యజ్ఞస్య ప్రాయణం ప్రాయణం ప్రతిష్టా ప్రాయణమిది ప్రాయణం ప్రతిష్టాముదయనం ప్రతిష్టామిది ప్రతిష్టా ఉదయనం వేద ఉదయనమిత్యుదయనం వేద ప్రతిష్ఠితేన ప్రతిష్ఠితేనారిష్టేన ప్రతిష్ఠితేనేది ప్రతిష్ఠితేన అరిష్టేన యజ్ఞేన యజ్ఞేన సర్గస్థా సర్గస్థాం గచ్చతి సర్గస్థామితి సంస్థా గచ్చత్యా ఆశ్రావయ శ్రావయాస్తు అస్తు శ్రౌషడ్ శ్రౌషడ్యజ యజయే యే యజామహే యజామహే వషట్కార వషట్కార ఏతత్ వషట్కార ఇది వషట్కార ఏతద్వై వై యజ్ఞస్య యజ్ఞస్య ప్రాయణం ప్రాయణమేషా ప్రాయణమిది ప్రాయణం ఏషా ప్రతిష్టా ప్రతిష్టైతత్ ప్రతిష్టేది ప్రతిష్టా ఏతదుదయనం ఉదయనం యః ఉదయనమిత్యుదయనం యేవం ఏవం వేద వేద ప్రతిష్ఠితేన ప్రతిష్ఠితేనారిష్టేన ప్రతిష్ఠితేనేది ప్రతిష్ఠితేన అరిష్టేన యజ్ఞేన యజ్ఞేన సర్గస్థాం సర్గస్థాం గచ్చతి సర్గస్థామితి సంస్థాం గచ్చతి యః యో వై వై సోమృతాయై సోమృతాయై దోహం దోహం వేద వేద దుహే దుహలేవ ఏవైనా ఏనాయ్యజ్ఞః యజ్ఞో వై వై సోమృతా సోమృతా ఆశ్రావయ శ్రావయేతి ఇత్యా ఐవ ఏవైనా ఏనామహ్వద్ అహ్వదస్తు అస్తు శ్రౌషడ్ శ్రౌషడితి ఇత్యుపావాస్రాగ్ ఉపావాస్రాగ్యజ ఉపావాస్రాగిత్యుపావాస్రాగ్ యజేతి ఇత్యుత్ ఉదనైషీత్ అనైషీద్యే యే యజామహే యజామహ ఇతి ఇత్యుప ఉపాసదత్ అసదద్వషట్కారేణ వషట్కారేణ దోగ్ధి వషట్కారేణేతి వషట్కారేణ దోగ్ధ్యేష వై వై సోమృతాయై సోమృతాయై దోహ దోహో యః యదేవం ఏవం వేద వేద దుహే దుహరేవ ఏవైనాం ఏనాం దేవాః దేవా వై వై సత్రం సత్రమాసత ఆసత తేషాం తేషాం దిశః దిశో దస్యం అదస్యంతే తమేతాం ఏతామార్ద్రాం ఆర్ద్రాం పంక్తిం పంక్తిమపశ్యన్ అపశ్యన్నా ఆశ్రావయ శ్రావయేతి ఇది పురోభాతం పురోభాతమజనయన్ పురోభాతమితి పురోభాతం అజనయన్నస్తు అస్తు శ్రౌషడ్ శ్రౌషడితి ఇత్యభ్రం అభ్రగుంసం సమప్లావయన్ అప్లావయన యజ యజేతి ఇది విద్యుతం విద్యుతమజనయన్ విద్యుతమితి విద్యుతం అజనయన యే యజామహే యజామహ ఇది ప్రావర్షయన్ అవర్షయన్నభి అభ్యస్తనయన్ అస్తనయన్ వషట్కారేణ వషట్కారేణ తత వషట్కారేణేతి వషట్కారేణ తతో వై వైతేభ్యో దిశ దిశ ప్రా ప్రాప్యాయంత అప్యాయంతయః య ఏవం ఏవం వేద వేద ప్రాస్మై అస్మై దిశః దిశః ప్యాయంతే ప్యాయంతే ప్రజాపతిం ప్రజాపతిం త్వో వేద ప్రజాపతిమిది ప్రజాపతిం త్వో వేద ప్రజాపతిః త్వో వేదేతి త్వః వేద ప్రజాపతిస్త్వం వేద ప్రజాపతిరిది ప్రజాపతిః త్వం వేదయం త్వం వేదేతి త్వం వేద యం ప్రజాపతిః ప్రజాపతిర్వేద ప్రజాపతిరిది ప్రజాపతిః వేదసః స పుణ్యః పుణ్యో భవతి భవత్యేషః ఏష వై వై ఛందస్యః ఛందస్యః ప్రజాపతిః ప్రజాపతిరా ప్రజాపతిరిది ప్రజాపతిః ఆశ్రావయ శ్రావయాస్తు అస్తు శ్రౌషట్ శ్రౌషడ్యజ యజయే ఏ యజామహే యజామహే వషట్కారః వషట్కారో యః వషట్కార ఇతి వషట్కారః య ఏవం ఏవం వేద వేద పుణ్యః పుణ్యో భవతి భవతి వసంతం వసంతం ఋతూనాం ఋతూనాం ప్రీణామి ప్రీణామీతి ఇత్యాహ ఆహర్తవః ఋతవో వై వై ప్రయాజాః ప్రయాజా ఋతూన్ ప్రయాజా ఇది ప్రయాజాః ఋతూనేవ ఏవ ప్రీణాతి ప్రీణాదితే తేస్మై అస్మై ప్రీతాః ప్రీతా యథాపూర్వం కల్పంతే యథాపూర్వమిది యథాపూర్వం కల్పంతే కల్పంతే కల్పంతేస్మై అస్మాదవః ఋతవోయః య ఏవం ఏవం వేద వేదాగ్నిశోమయోః అగ్నిశోమయోరహం అగ్నిశోమయోరిత్యగ్ని సోమయోః అహం దేవయజ్జయా దేవయజ్జయా చక్షుష్మాన్ దేవయజ్జయేతి దేవయజ్జయా చక్షుష్మాన్ భూయాసం భూయాసమిది ఇత్యాహ ఆహాగ్నిశోమాభ్యాం అగ్నిశోమాభ్యాం వై అగ్నిశోమాభ్యామిత్యగ్ని సోమాభ్యాం వై యజ్ఞః యజ్ఞశ్చక్షుష్మాన్ చక్షుష్మాంతాభ్యాం తాభ్యామేవ ఏవ చక్షుః చక్షురాత్మన్ ఆత్మన్ ధత్తే ధత్తేగ్నేః అగ్నేరహం అహం దేవయజ్జయా దేవయజ్జయాన్నాదః దేవయజ్జయేతి దేవయజ్జయా అన్నాదో భూయాసం అన్నాద ఇత్యన్నాదః భూయాసమిది ఇత్యాహ ఆహాగ్నిః అగ్నిర్వై వై దేవానాం దేవానామన్నాదః అన్నాదస్తేన అన్నాద ఇత్యన్నాదః తేనైవ ఏవాన్నాద్యం అన్నాద్యమాత్మన్ అన్నాద్యమిత్యన్నాద్యం ఆత్మన్ ధత్తే ధత్తే లబ్ధిః లబ్ధిరసి అస్య దబ్ధః అదబ్ధో భూయాసం భూయాసమమున్ అమున్దభేయం దభేయమిది ఇత్యాహ ఆహైతయా ఏతయా వై వై దబ్ధ్యా దబ్ధ్యా దేవాః దేవా అసురాన్ అసురానదబ్ధువన్ అదబ్ధువంతయా తయైవ ఏవ భ్రాతృవ్యం భ్రాతృవ్యం దబ్ధోతి దబ్ధోత్యగ్నిశోమయోః అగ్నిశోమయోరహం అగ్నిశోమయోరిత్యగ్ని సోమయోః అహం దేవయజ్జయా దేవయజ్జయా వృత్రః దేవయజ్జయేతి దేవయజ్జయా వృత్రః భూయాసం వృత్రహేతి వృత్రాః భూయాసమిది ఇత్యాహ ఆహాగ్నిశోమాభ్యాం అగ్నిశోమాభ్యాం వై అగ్నిశోమాభ్యామిత్యగ్ని సోమాభ్యాం వా ఇంద్రః ఇంద్రో వృత్రం వృత్రమహన్ అహంతాభ్యాం తాభ్యామేవ ఏవ భ్రాతృవ్యం భ్రాతృవ్యగ్స్తృణుతే స్తృణుత ఇంద్రాగ్నియోః ఇంద్రాగ్నియోరహం ఇంద్రాగ్నియోరీంద్రాగ్నియోః అహం దేవయజ్జయా దేవయజ్జయే ఇంద్రియావి దేవయజ్జయేతి దేవయజ్జయా ఇంద్రియావి అనునాదః అన్నాదో భూయాసం అన్నాద ఇత్యన్నాదః భూయాసమిది ఇత్యాహ ఆహేంద్రియావి ఇంద్రియావ్యేవ ఏవాన్నాదః అన్నాదో భవతి అన్నాద ఇత్యన్నాదః భవతీంద్రస్య ఇంద్రస్యాహం అహం దేవయజ్జయా దేవయజ్జయేంద్రియావి దేవయజ్జయేతి దేవయజ్జయా ఇంద్రియావి భూయాసం భూయాసమిది ఇత్యాహ ఆహేంద్రియావి ఇంద్రియావ్యేవ ఏవ భవతి భవతి మహేంద్రస్య మహేంద్రస్యాహం మహేంద్రస్యేతి మహాంద్రస్య అహం దేవయజ్జయా దేవయజ్జయా జయమానం దేవయజ్జయేతి దేవయజ్జయా జయమానం మహిమానం మహిమానం గమేయం గమేయమిది ఇత్యాహ ఆహ జయమానం జయమానమేవ ఏవ మహిమానం మహిమానం గచ్చతి గచ్చత్యగ్నేః అగ్నే స్విష్టకృత స్విష్టకృతోహం స్విష్టకృత ఇది స్విష్టాకృత అహం దేవయజ్జయాయుష్మాన్ దేవయజ్జయేతి దేవయజ్జయా ఆయుష్మాన్ యజ్ఞేన యజ్ఞేన ప్రతిష్టా ప్రతిష్టాం గమేయం ప్రతిష్టామిది ప్రతిష్టాం గమేయమిది ఇత్యాహ ఆహాయు ఆయురేవ ఏవాత్మన్ ఆత్మం ధత్తే ధత్తే ప్రతి యజ్ఞేన యజ్ఞేన తిష్టతి తిష్టతీతి తిష్టతి ఇంద్రం వహ ఓ విశ్వతః విశ్వతస్పరి పరిహవామహే హవామహే జనేభ్యః జనేభ్యైతి జనేభ్యః అస్మాకమస్తు అస్తు కేవలః కేవల ఇతి కేవలః ఇంద్రన్నరః నరో నేమధితా నేమధితా హవంతే నేమధితేతి నేమాధితాః హవంతే యత్ యత్పార్యాః పార్యా యునజతే యునజతే ధియః ధియస్తాః తాయితాః శూరో దృషాతా దృషాతా శవసః దృషాతే పింద్రసాతా శవసశ్చకానః చకానః ఆ గోమతి గోమతి భ్రజే గోమతీతి గోమతి భ్రజే భజ భజాత్వం త్వన్నః న ఇతి నః ఇంద్రియాణి శతక్రతో శతక్రతో యా శతక్రతో ఇతి శతాక్రతో యా తే జనేషు జనేషు పంచసు పంచస్విది పంచాసు ఇంద్రతాని తాని తే ఆవృణే వృణ ఇతి వృణే అను తే దాయి దాయి మహే మహ ఇంద్రియాయ ఇంద్రియాయ సత్రా సత్రా తే విశ్వం విశ్వమను అనువృత్రహత్యే వృత్రహత్య ఇది వృత్రాహత్యే అను క్షత్రం క్షత్రమను అను సహ సహో యజత్ర యజత్రేంద్ర ఇంద్రదేవేభిః దేవేభిరను అను తే నృషహ్యే నృషహ్య ఇది నృసహ్యే ఆయస్మిన్ యస్మిన్ సప్త సప్తవాసవాః వాసవాస్తిష్ఠంతి తిష్ఠంతి స్వారుహః స్వారుహో యథా స్వారుహ ఇది స్వారుహః యథేతి యథా ఋషిణః అదీర్ఘశ్రుత్తమః దీర్ఘశ్రుత్తమ ఇంద్రస్య దీర్ఘశ్రుత్తమ ఇది దీర్ఘశ్రుతమః ఇంద్రస్య ఘర్మః ధర్మో అతిథిః అతిథిరిత్యతిథిః ఆమాసు పక్వం పక్వమైరయః ఐరయ ఆసూర్యం సూర్యగుం రోహయః రోహయో దివి దివీతి దివి ఘర్మన్న సామన్ సామంతపద తపదా సువృత్తిభిః సువృత్తిభిర్జుష్టం సువృత్తిభిరితి సువృత్తిభిః జుష్టం గిర్వణసే గిర్వణసే గిరః గిరైతి గిరః ఇంద్రమిత్ ఇద్గాచినః రాచినో బృహత్ బృహదింద్రం ఇంద్రమర్కేభిః అర్కేభిరర్కిణః అర్కిణ ఇత్యర్కిణః ఇంద్రం వాణీః వాణీరనూషత అనూషతేత్యనూషత గాయంతి త్వాగాయత్రిణః గాయత్రిణోర్చంతి అర్చంత్యర్కం అర్కమర్కిణః అర్కిణ ఇత్యర్కిణః బ్రహ్మాణస్త్వా త్వాశతక్రతో శతక్రత ఉత్ శతక్రతమితి శతాక్రతో ఉద్వగుంసం వగుంసమివ ఇవ ఏమిరే ఏమిర ఇది ఏమిరే అగుంహోముచే ప్రగుంహోముచ ఇత్యగుంహాముచే ప్రభరేమ భరేమా మనీషా మనీషామోషిష్ఠదావున్నే ఓషిష్ఠదావున్నే సుమతి ఓషిష్ఠదావున్న ఇత్యోషిష్ఠదావున్నే సుమతి గృణానా సుమతిమితి సోమతి గృణానాకి గృణానా ఇదమింద్ర ఇంద్ర ప్రతి ప్రతిహవ్యం హవ్యం గృభాయ గృభాయ సత్యా సత్యాః సంతు సంతు యజమానస్య యజమానస్య కామాః కామా ఇది కామాః వివేషయత్ ఎన్మా మా ధిషణా ధిషణా జజాన జజానస్తవై స్తవై పురా పురా పార్యాత్ పార్యాదింద్రం ఇంద్రమన్నః అన్న ఇత్యన్నః బ్రహ్మసో యత్ర యత్ర పీపరత్ పీపరద్యథా యథానః నో నావా నావేవ ఇవయాంతం యాంతముభయే ఉభయే హవంతే హవంత ఇది హవంతే ప్రసంరాజం సంరాజం ప్రథమం సంరాజమితి సంరాజం ప్రథమమధ్వరాణా అధ్వరాణామగుంహోముచం అగుంహోముచం వృషభం అగుంహోముచమిత్యగుంహముచం వృషభం యజ్ఞయానామిది యజ్ఞయానా అపాన్నపాతం నపాతమశ్వినా అశ్వినా హయంతం హయంతమస్మిన్ అస్మిన్నర నర ఇంద్రియం ఇంద్రియం ధత్తం దత్తమోజ ఓజ ఇోజ విన నరింద్ర ఇంద్రమృధ మృధోజి ఇది నీచా నీచాయత ప్రతన్యత ఇది ప్రతన్యత అధస్పదంతం అధస్పదమిత్యథ పదం కమీ ఈం కృధి కృధియ యో అసాన్ అస్మాకుమ్మభిదాసతి అభిదాసతీత్యభిదాసతి ఇంద్రక్షత్రం క్షత్రమభి అభిభామం వామమోజ ఓజోజాయథా అజాయథా వృషభ వృషభజర్షణీనామిది జర్షణీనా అపానుద అనుదోజనం జనమమిత్రయంతం అమిత్రయంతమురుం అమిత్రయంతమిత్యమిత్రాయంతం ఉరుం దేవేభ్య దేవేభ్యో అకృణో అకృణోరు లోకం లోకమితి లోకం మృగో నీమ భీమ కుచర కుచరో గిరిష్టా గిరిష్టా పరావత గిరిష్టా గిరిస్థా పరావత ఆ పరావత ఇది పరావత ఆ జగామ జగామా పరస్యా పరస్యాది పరస్యా సకలం సగుంసాయ సగుంసాయ పవిం సగుంసాయేతి సంసాయ పవీంద్ర ఇంద్రదిగ్మం దిగ్మం వి శత్రూన్ శత్రూగుం తాఢి తాఢివి విమృధ మృధో నుదస్వ నుదస్వేతి నుదస్వ వి శత్రూన్ శత్రూన్ విమృధ మృధో నుద నుదవి వివృత్రస్య వృత్రస్య హనూ హనూరుజ హనూ ఇది హనూ రుజేతి రుజ విమన్యుం మన్యమింద్ర ఇంద్రభావిత భావితో మిత్రస్య అమిత్రస్యాభిదాసద అభిదాసత ఇత్యభిదాసత త్రాతారమింద్రం ఇంద్రమవితారం అవితారమింద్రం ఇంద్రగుం హవే హవే హవే హవే సుహవం హవే హవైతి హవే హవే సుహవగుం శూరం సుహవమితి సుహవం శూరమింద్రం ఇంద్రమితీంద్రం హువేను శక్రం శక్రం పురుహూతం పురుహూతమింద్రం పురుహూతమితి పురుహూతం ఇంద్రగ్ స్వస్తి స్వస్తిన నో మఘవా మఘవా ధాతు మఘవేది మఘవా ధాత్వింద్ర ఇంద్ర ఇంద్ర మాతే తే అస్యాగం సహసావన్ సహసావన్ పరిష్టౌ సహసావన్నితి సహసావన్ పరిష్టావఘాయ అఘాయ భూమ భూమ హరివ హరివ పరాదై హరివ ఇది హరివ పరాదా ఇది పరాదై త్రాయస్వన నో వృకేభిః అవృకేభిర్వరుథైః వరుథైస్తవ తవ ప్రియాసః ప్రియాసః సూరిషు సూరిషు శ్యామ శ్యామేది శ్యామ అనవస్తే తే రథం రథమశ్వాయ అశ్వాయ రక్షన్ రక్షం పష్టా పష్టా వజ్రం వజ్రం పురుహూత పురుహూత ద్యుమంతం పురుహూతేతి పురుహూత ద్యుమంతమితి ద్యుమంతం బ్రహ్మాణ ఇంద్రం ఇంద్రం మహయంత మహయంతో అర్కైః అర్కైరవర్ధయన్ అవర్ధయన్ అహయే అహయే హంత వై హంతవాహు పృష్ణేయత్ యత్తే తే వృషణః వృషణో అర్కం అర్కమర్చాన్ అర్చానింద్ర ఇంద్రగ్రావాణః రావాణో అదిరిః అదిరిస్ సజోషాః సజోషా ఇది సజోషాః అనశ్వాసో యే పవయః అవయోరథాః అరథా ఇంద్రేషితాః ఇంద్రేషితా అభ్యవర్తంత ఇంద్రేషితా ఇది ఇంద్ర ఇషితాః అభ్యవర్తంత దస్యోన్ అభ్యవర్తంతేత్యభి అవర్తంత దస్యోనితి దస్యోన్ ఓ ప్రథమకాండే షష్ఠః ప్రశ్నః సమాప్తః ఓ